ఎదలో ఎదలే కదిలే సమయం అనుబంధానికి సంధ్యా సమయం అనుబంధానికి సంధ్యా సమయం రక్తబంధం అదే రక్తబంధం రక్తబంధం అదే రక్తబంధం కలిమంటల అరుపొక చోట బడిలో గంటల పిలుపొక చోట కలిమంటల అరుపొక చోట బడిలో గంటల పిలుపొక చోట కలిసే దారుల కూడలిలో కరిగే మనసుల కౌగిలిలో నాదనుకున్నది ఒక పాశం ఆదుకున్నది ఒక ప్రాణం రక్తబంధం అదే రక్తబంధం రక్తబంధం అదే రక్తబంధం రక్తబంధం అదే రక్తబంధం